22 జగజ్జీవ హిరణ్యగర్భులు ముగ్గురు సంకల్ప స్వరూపులే. రాముడు మహర్షి ఆది జీవుడనే హిరణ్యగర్భుడు చాలా పెద్ద స్వరూపం కలవాడని మీరు వర్ణించారు. అంటే ఆయన అపరిచ్ఛిన్నుడు, పంచభూతాల కంటే ముందే ఆయన జన్మించాడు కనుక ఆయన పరిమితికి కొలతలు వేయటానికి వీల్లేదు. కాని వ్యష్టిజీవుడో, వీడు పంచభూతాల తరువాత జన్మించినవాడు, వీడికి కొలతలు వెయ్యవచ్చు. వీడు పరిచ్ఛిన్నుడు. ఇలా హిరణ్యగర్భుడికి, వ్యష్టిజీవికి బ్రహ్మాండమైన భేదం ఉండగా స్వప్నలోకానికి వ్యష్టిజీవుడు ఎట్లాంటివాడో, జాగ్రత్ లోకానికి హిరణ్యగర్భుడు అలాంటివాడని మీరు చెబుతారేమిటి? జీవ హిరణ్యగర్భులకు పోలిక ఎలా కుదురుతుంది? వశిష్ఠుడు, రామ పరిశుద్ధ చైతన్యవస్తువులో ఒక సంకల్పం, ఒక ఈక్షణం ఏర్పడి అది గట్టిపడగా హిరణ్యగర్భుడు జన్మించాడు అని చెప్పుకున్నాం. అంటే హిరణ్యగర్భుడు సంకల్పం వల్ల జన్మించినవాడు. వాడిలోంచి నిప్పురవ్వలు లాగా సంకల్పాలు లేచి గట్టిపడి అహంకారరూపం పొంది వ్యష్టిజీవులుగా ఏర్పడుతున్నారు. 10, 8, 12 ఆయసర్వ్ 29 అని కూడా చెప్పుకున్నాం. అంటే వీళ్ళు సంకల్పం వల్ల జన్మించినవారే. కాగా హిరణ్యగర్భుడు సంకల్ప స్వరూపుడే, వ్యష్టి జీవి సంకల్ప స్వరూపుడే. వీళ్ల సంకల్పాల వల్ల ఏర్పడే జగత్తు సంకల్ప స్వరూపమే. రామ అన్నిటికీ మూలం సంకల్పమే, అందరికీ మూలం సంకల్పమే. ఆ సంకల్పం గట్టిగా ఉంటే స్థూల పదార్థం తయారవుతుంది, అది సామాన్యంగా ఉంటే సూక్ష్మ వస్తువు తయారవుతుంది. అంతే తేడా, అంతకు మించి ఏమీ లేదు. కనుక జగత్తు, జీవుడు, హిరణ్యగర్భుడు ఈ ముగ్గురు సంకల్ప స్వరూపులే, ఏమీ తేడా లేదు. కనుక వీరిలో ఒకడు పరిచ్ఛిన్నుడని మరొకడు అపరిచ్ఛిన్నుడని ఎలా విడదీస్తావు? ఇందాక నేను చెప్పేటప్పుడు మంటల్లోంచి రవ్వలు లేచినట్లుగా హిరణ్యగర్భుడిలోంచి జీవులు బయలుదేరుతున్నారని చెప్పాను. దీనిని బట్టి జీవులనేవాళ్లు ఒకచోటునుంచి బయలుదేరి ఇంకొకచోటుకి వెళుతున్నారని నువ్వు అర్థం చేసుకున్నావనుకుంటాను. అది పొరపాటు. అలా వెళ్లేందుకు వేరే చోటు లేదు. జీవులందరూ కూడా శుద్ధ చైతన్యం యొక్క సంకల్ప వృత్తులలో ఉదయించి మళ్లీ అక్కడే లయిస్తున్నారు. కనుక రామ, జీవుడికి హిరణ్యగర్భుడికి ఏ విధమైన భేదమూ లేదు, ఉండటానికి వీల్లేదు. రాముడు గురుదేవ, ఒప్పుకొన్నాను, వ్యష్టిజీవికి సమష్టిజీవికి తేడా లేదు. అయితే వ్యష్టిజీవులకు భోగేచ్ఛ కనిపిస్తోంది, దీన్ని బట్టి సమష్టిజీవి కూడా భోగేచ్ఛ గలవాడే అని చెప్పాలి. దీనికి ఒప్పుకొంటారా? మీ సమష్టిజీవుడనే హిరణ్యగర్భుడు, అనంత శక్తి సంపన్నుడు, సత్యకాముడు, సత్య సంకల్పుడు. ఇలాంటి గుణాలు ఆయనకు చాలా ఉన్నాయని వేదాలలో ఉంది. మరి వాడు జీవుడు ఒక్కటే అయితే సామాన్య జీవుడికి కూడా ఈ సత్యకామాది లక్షణాలన్నీ సరిపోతాయని మీరు వాదిస్తారా? వశిష్ఠుడు, రామ అలాంటి వాదాలు మేము చెయ్యం. చెప్పింది సరిగ్గా నువ్వే వినలేదు. మళ్లీ చెబుతాను విను. బ్రహ్మ మొదట ఒక రకమైన సంకల్పం చేసి దానివల్ల సత్యకామాది గుణవిశిష్టుడైన హిరణ్యగర్భుడిగా ఏర్పడ్డాడు. ఆ తరువాత ఆ బ్రహ్మయే హిరణ్యగర్భుడి ద్వారా వ్యష్టిజీవుడిగా కావాలని సంకల్పించాడు. సమష్టిజీవుడు కావాలనుకున్నప్పుడు ఉన్న సంకల్పం వేరు, వ్యష్టిజీవుడు కావాలనుకున్నప్పుడు ఉన్న సంకల్పం వేరు. సంకల్పాలు వేరు వేరుగా ఉంటే ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా? అసంభవం. అందుకే సమష్టిజీవి ఆ గుణాలతో పుట్టాడు, వ్యష్టిజీవి ఈ గుణాలతో పుట్టాడు. అందుచేత ఒకడికి భోగేచ్ఛ ఉంటే మరొకడికి కూడా అదే ఉండి తీరాలని నియమం లేదు. అలాగే ఒకడికి మహాశక్తి ఉంటే రెండవ వాడికి కూడా అలాగే ఉండాలని నియమం లేదు. రామ, సమష్టిజీవుడి పనులు సంకల్పం మాత్రం చేతనే నెరవేరుతాయి, వ్యష్టిజీవుల పనులు సాధనాల చేత, ప్రయత్నం చేత నెరవేరుతాయి. ఎందుకంటే వారి వారి సంకల్పాలు అలా ఉన్నాయి. రాముడు, కొందరు మహానుభావులు ఏ ప్రయత్నమూ లేకుండానే పనులు చేసి చూపిస్తున్నారే. వశిష్ఠుడు, అక్కడ సమష్టిజీవుడి సంకల్పమే పనిచేసిందని గ్రహించాలి. ఈ మహర్షి యొక్క సంకల్పం సిద్ధించుగాక అని సమష్టిజీవుడు సంకల్పిస్తే అలా జరుగుతుంది. రామ, నిజానికి వ్యష్టిజీవ సమష్టిజీవులకు భేదం లేదని నేనంటే సంకల్పభేదం ఉందని నువ్వు నిరూపించాలనుకుంటున్నావు. సంకల్పభేదం ఉంది కాని ఇది వారిలో వస్తుభేదాన్ని కల్పించలేదు. ఇది అర్థం కావాలంటే నీకు జీవుడంటే ఏమిటో, ప్రాణమంటే ఏమిటో, ఇంద్రియమంటే ఏమిటో తెలియాలి. చెబుతా విను. ఒకటి, రామ, చైతన్యంలో అహంకారం చేరితే అప్పుడా చైతన్యం జీవుడవుతుంది, వీడు కర్త. రెండు, చైతన్యంలో స్పందం కదలిక ఏర్పడితే అప్పుడది ప్రాణమవుతుంది, ఇది క్రియ. మూడు, కర్త యొక్క ధర్మమే క్రియ. ధర్మానికి ధర్మికి తేడా ఉండదు, అందుచేత జీవుడికి ప్రాణానికి తేడా లేదు. ఆయసర్వ్. ముప్పే నాలుగు, జీవత్వాన్ని పొందిన చైతన్యానికి ఉపాధి మనస్సు. ఐదు, ఈ మనస్సే ఆయా గోళాలలో ఉన్నప్పుడు ఆయా ఇంద్రియంగా పిలవబడుతూ ఉంటుంది. రామ, ఉపాధిభేదాన్ని బట్టి పై వాటిలో గుణభేదం ఏర్పడుతుంది, అంతేగాని వస్తుభేదం లేదు, లేని భేదం ఉన్నట్టు కనిపిస్తోంది. పల్లవాంతర లేఖాఘ సన్నివేశ పదార్థతం ఉబుప్రడోట్స 14 శ్లోక్ 81. ఒక చిగురుటాకుని తీసుకొని దాన్ని బోర్లించు, అది మొత్తం ఆకే, కాని దాని వెనకాల ఉన్న ఈనెలు చూపించి ఇదేమిటి అంటే ఈనెలు అంటారుగాని ఆకు అనరు. అలా అన్నంతమాత్రం చేతనే ఈనె వేరు ఆకు వేరు అని చెప్పేందుకు వీల్లేదు. బ్రహ్మ ఆకైతే ప్రపంచం ఈనే, ఇవి వేరుగా కనిపిస్తాయిగాని వేరు కాదు. ఈ విషయాలు వాదన ద్వారా కంటే కథ ద్వారా బాగా తెలుస్తాయి. కనుక లీలోపాఖ్యానము అనే చక్కని కథ చెబుతాను, జాగ్రత్తగా విను.